ధేనోస్త్రిః సప్తమాను పరమాణీమిందన్ తజ్జానతిరభ్యనూషదవ్రా విభూపదరుణీర్యశసాగో మేషత్తమోదిధి సంరోచ తద్యోరుద్దేవ్యాషసో భానురత్త ఆసూర్యో బృహదస్తిష్టతజ్రాజుమత్తేషు పృథినా చ పశ్యన్ ఆదిపశ్చాపూపుధానాద్రత్నం ధారయన్ తద్యుభక్తం విశ్వే విశ్వాసు దుర్యాసు దేవామిత్రధియేవరుణ సత్యమస్తు అచ్చావోచయసు చానమగ్నిం హోతారం విశ్వభార సంవిదిష్టం సుచ్యూధో అదృణన్నగ వామంధో న పూతం పరీషిక్తమంసో విశ్వే ఢాపదేర్యజ్ఞానా విశ్వే ఢాపదే ధర్మానుషాణ అగ్నిర్దేవానామ ఆవృణానస్సు మృళీకో భవతు జాతవేదా యో వచ్చేష్మృతృతవా దేవో దేవేష్వరతిర్నిధాయి హోదాయుజుష్టో మన్హాసు చధ్యై హవ్యైరగ్నిర్మనూషయైరయధ్యై ఇహ త్వం సో నో సహసో నో అద్య జాతో జాతాం ఉభయాంతరగ్నే దూతయేయజానరుష్మృజముష్కాన్ శుక్రాంశ అత్యావృషస్నోరోహీతా ఘృతస్నోరుతస్య మన్యే మనసాయుష్టా అంతరీయసే అరుషాయో జానో యుష్మాంశ్చ దేవాన్ విషాచమర్తాన్ అర్యమనం వరుణం మిత్రమేషామింద్రా విష్ణో మరుతో అశ్వినోత స్వస్మో అగ్నే సురథ సురాధాయేదూవః సుభవిషేజనాయ గోమాంగ్నేరీమాంగ్నశ్వీయజ్ఞో నృపస్స ఖాసదమిద ప్రభృష్యః ఇలాసుర ప్రజావాన్ దీర్ఘోరయ ప్రతుబుద్ధ స్వభావాన్ ఎస్తజిధ్వం జభరస్విష్విధానో మూర్ధానం వాదతపతే త్వాయా భువస్తస్య స్వత వా వాయురగ్నే విశ్వస్మాత్సేమఘాయత ఊరుష్య ఎస్తే వరాదన్నీయతే చిదన్నం దిశిషం మంద్రమతిథిముదీరత్ ఆదే వయురిణధే దుర్రోణే తస్మిన్ రయద్రువో అస్తుదా స్వాన్ యస్వా దోషాయ ఉషసి ప్రశంసాద్విజం వా త్వా కృణపతే హవిష్మాన్ అశ్వో నస్వేద మాహేమ్యా వాంతమం ఘాసీపరోధా స్వాంసం యస్తుభ్యమగ్నే అమృతాయరాసద్దుభస్తే కృణపతే యతశ్రూత్ న స రాజా స సమానో యోషన్నైనవం హః పరీవరతఘాయో యస్య త్వమగ్నే అధ్వరం జుజోషో దేవో మత్తస్య సుధీతం రరాణః ప్రీతేత సద్ధోత్రాయ విధతో వృధాసాః చిత్తిమ చిత్తిం చిన పద్మి విద్వాన్ పృష్ఠేవ భీతావృజినా సమర్థాన్ రాజే చ న స్వపత్యాయ దేవతిథిం చరా స్వాదీతి మురుష్య కవిం సాసు కవయో దగ్ధాని ధారయం తో దుర్యా స్వాయో అతస్త్వం దృశ్యాంగ్నజేతాన్ భక్భిః పశ్యేరద్భూతాన్ అర్యజేవైః త్వమగ్నే వాఘతే సుప్రణీతి సుతసో మాయ విధతే విష్ఠ రత్నం భరస సమానాయ ఘిష్మే పృథశ్చంద్రమవాసే దర్షణి ప్రాహ అధాహయద్వజమగ్నే త్వాజా బద్భిర్హస్తేభిశ్చ కృపాధనుభిః కథం నక్రంతో అపాసా భురుజో ఋతం యే శుద్ధ్యాజుగాణా అధా మాధురుషసః సప్త విప్రాజాయే మహి ప్రథమావేధసో నృవస్పుత్ర అంగీరసో భవే మాద్రిం ఋతేమ ధనినం సుచంతాః అధాయజాన పితర పరాస ప్రత్నాసో అగ్నిరితమాసుషానా సుచీతయంతీధీతి ముక్షదా సహాక్షమా భిందంతో అరుణీరపవ్రన్ సుకర్మానః సురుచో దేవయంతో యోర్దేవాజనీ మాధవంతః సుజంతో అగ్నింబృహంత ఇంద్రమూర్వంగవ్యం పరిషదంతో అగ్మన్ ఆయుధే వక్షుమతి పశ్వో అఖ్యదేవానాం యజ్ఞనివాంత్యుగ్ర మర్తానాం చి దుర్వశీరగృభ్రన్ వృధే చేపారస్యాయోః అకర్మతే స్వపరసో అభూమృతమవస్రన్నుషసో విభాతి అనూనమగ్నిం పూరుధాసుశ్చంద్రం దేవస్య మర్వేదతశ్చారుచక్షుః ఏదాతే అగ్నవుచధాని దేధో జామకపజేతాజూషస్వ ఉచ్ఛోచస్వ గృణీవస్య సో నో మహోరాజః పూరువార ప్రయంధి ఆభో రాజానమధ్వరస్య రుద్రం హోతారం సత్యయజం రోదస్యోః అగ్నిం పురాతన యజ్ఞో రజిత్తాధిరణ్యరూపమవాసే కృణుధ్వాన్ అజం యోనిశ్చ కృమాజం భయంతే జాజేవపత్య ఉషతీ సువాసాః సర్వాధీనః పరివీతో నిషీతే మావూతే స్వపాక ప్రతీచీః ఆశృణ్వతే అద్రేపితాయమన్న నిచక్షసే సుమృళీకాయ వేధః దేవాయ స్వస్తిమృతాయ సంసగ్రావే వసోతామధుషద్యమీడే సంయా అగ్నే అస్యాృతస్య బోధృతస్వాధీ కదా ఉత్సాధమాజ్యాని కదా భవంతి సఖ్యా గృహేతే కథాహతద్వరు నాయత్వమగ్నే కథా దివే గర్హసే కన్న ఆగాహ మిత్రాయ మీరుషే పృథివ్యై బ్రహ్మర్జమ్నే కద్భగాయ కధ్యష్ణ్యా సువృధసారో అగ్నే కద్వాతాయ ప్రతాపసే సుభయ్యే పర్యజ్ఞనేనా సత్యాయక్షే బ్రహ్మకదగ్నే రుద్రాయ నృఘ్నే కథామహే పుష్టిం భరాయ పూష్ణే కద్రుద్రాయ సుమఘాయ హవిర్దే తద్విష్ణవృగాజలేతో బ్రహ్మకదగ్నే శరవే బృహత్యై కథా శ్రద్ధాయ మరుతామృతాయ కథా సూరే బృహతే పృచ్ఛమానః ప్రతిభ్రవోదీతయే దురాజ సాధాదివోజాతవేదస్తికిత్వాన్ ఋతేన ఋతం నిజాతమీళ ఆగో రామా స చ మధుమత్పక్వమగ్నే కృష్ణా సతేరు సాధాసి నైషాజామర్యేణ పజాసా పీపాయ ఋతేన హిష్మా వృషభస్చే దత్తః పుమాన్ అగ్నిః పజాసా వృష్టేన అస్పందమానో అచరద్వజోధా వృషా శుక్రం దూదుహేరుశిరుధాః ఋతేనాద్యం జసన్భిదంతః సమంగీరసో నమంతకోభిః సునందరః పరేషదన్నుషాస మా విశ్వరభవజ్జాతే అగ్నౌ ఋతేన దేవీరమృత అమృతా అన్నోభిరాపో మధుమద్భిరగ్నే వాజీన సర్గేషు ప్రస్తు భాన ప్రసదమిత్సవేతవేదధన్యుః మాగస్య యక్షం సదమిద్ధురో గామా వేసస్య ప్రమినతో మాపేః మా భ్రాతురగ్నే అమృతోర్ణం వేర్మా సఖ్యర్దక్షం రిపోర్భూజేమ రక్షాణో అగ్నే తమ రక్షణే భీరారక్షాణ సోమక ప్రీణానః ప్రతిష్పురవిరుజభీడ్వంభో జహిరక్షో మహీచిద్వావృధానం ఏభిర్భవసుమనా అగ్నే అర్కైరిమాన్స్మన్నాభిస్సూరవాజాన్ ఉత బ్రహ్మాణ్యంగిరోజుషస్వ సంతే సస్తిర్దేవమాతాజనేత ఏదా విశ్వా విదుషే తుభ్యం వేధో నీచాన్యగ్నే నిన్యావచాంసి నిభజన కవచేకాభ్యాన్యసంశిషం మతిభిర్విప్ర ఉక్తైః ప్రణశ్వపాదః ప్రసీదిన్న పృథ్వీం యాహిరాజే వామ భాగ్యభేన నిష్వేమను ప్రసీదింద్రూణానోస్తాసి విద్యా రక్షసస్తపిష్టైః తమ భ్రమాస ఆశుజాపదంజన స్పృశధృషతాసో సూచానః తపూంశయజ్ఞే జిహ్వా పదంగాన సంధితో విసృజ విశ్వాఘుల్కాః ప్రతిష్పసో విసృజతూర్మీతమో భవా పాయుర్విశో అస్యా అదబ్ధః యో నో దూరే అఘసం సోయో అంజగ్నేమాగిష్టేమ్యధిరాదధర్షీత్ ఉదగ్నే తిష్ట ప్రత్యాదరష్ణ్యా అమిత్రాంగోషధాత్తిగ్మహేతే యో నో అరాదిం సమిధాన చక్రే నీచాదంధక్షతసం న శుష్కం ఊర్ధ్వభవప్రతి విద్యాధ్యస్మదావిష్క్రేణుష్వదేవ్యాన్యగ్నే అవస్థిరాతూనాం జామిమజామిం ప్రవీణీ శత్రూన్ సతే జానాది సుమతిష్టజీవతే బ్రహ్మణే గాతుమైరత్ విశ్వాన్యస్మై హృదినాని రాజోద్యుమ్నాన్యర్యో విదురో అభిద్యోత్ సేతగ్నే అస్తు సుభగ సుతానుర్యస్త్వా నిత్యేన హవిషాయ ముక్తైః త్రిప్రేషదిష్ ఆయుషిదురోణే విశ్వే తస్మై సుదినాసాసాదిష్టిః అర్చామితే సుమతిం ఘోష్యర్వాక్సంతే భావతాజరతమియంగీ స్వస్వాస్వాసురథా వజ్జయే మాస్మే క్షత్రాణి ధారయేరనుద్యూన్ ఇహ త్వాభూర్యాచరేతు పద్మం దోషావస్తర్ది జివాం సమనుద్యూన్ క్రీడంతస్త్వా సుమనసః సభే మాభిద్యుమ్నాతస్థివాం సోజనానాం యస్త్వా స్వస్వస్సు హిరణ్యో అగ్నవు భజాది వసుమతారథేన తస్య త్రాతా భవసి తస్య సఖా యస్త ఆదిత్యమానుషగ్జుజోషత్ మహోరుజామి బంధుతా వచోభిస్తన్మాహమితుర్గోత మాధన్వీయాయ ో అస్య వచ సస్తికిద్ధి హోదర్యమిష్టశుక్రతోదమూనా అస్వ్రజస్తరణాయ సుసేవాతంద్రాసో మృకాశ్రమిష్టా తే పాజవః సధ్యం నిషజ్యాగ్నేతవనః పాంతమూర ఏ పాయవో మామతేయం తే అగ్నే పశ్యంతో అంధం దురిరాదరక్షన్ రక్షదాం సుకృతో దాదిత్సం దయద్రిభవో నాః దేభో త్వయా వయం స ధన్యా సోరాస్తవ ప్రణీత్యశ్యామవాజాన్ ఉభాశంసా సూజయ్యక్రయాణ అజాతే అగ్నే సమిధా విధేమ ప్రతిస్తోమం సస్యమానం గృభాయ సో రక్షస పాయాస్మాత్రమహో అభద్యాల్ భద్రన్నో అపి వాదయమనాః హరిః ఓం వైశ్వానరాయ వీరుషే సజోషా కథాదాసే మాగ్నే బృహద్భా అనూనేన బృహతమక్షసేనోపస్తభాయతు పవిన్నరోధాః మాణిం దదయ ఇమాం మహ్యం రాజిం దేవో దదౌ మత్యాయ స్వధావాన్ ఆకాశకృత్సో అమృతో విచేతావైశ్వానరో నృతమో జహ్వో అగ్నిః సామద్విబర్హామహి జిగ్మభృష్టిః సహస్రరేతామృషభస్తు విష్మాన్ పదన్నగోరపగూఢం విద్వానగ్నిర్మహ్యం ప్రేదూ గోచన్మనీషా అగ్నిర్భవసద్దిగ్భజం భస్తమిష్టేన శోచిషాయ సురాధాః ప్రియే వినంది వరుణస్య ధామ ప్రియామిత్రస్య చేతతో ధ్రువాణి అభ్రాతరో నోషణోవ్యంతఃపతిరిపో నోదువేవాః పాపాసంతో అనృత సత్యాయుగం పదమజనతాగధీరం ఇదం మే అగ్నే కియతే పాపకామీనతే గుహుర్భారం నమన్న విహద్దృషదాగభీరం యత్వం పృష్టం ప్రజా సా సప్తధాతు మానమభిక్రత్వా పునతిధీరస్యాన్నధికారృష్ణేరగ్రే ఆరోపితం జారు శక్తి మే అస్య గుహాహితముపనిగ్వదంతి నామ పవారి భవ్రం పాది ప్రియం భృవో అగ్రహం పదం వే ఇదముత్యన్మహీ మహామనీ కాంజదుశ్రుయాసూర్వ్యం గోస్ పదే అధిగుహారఘుష్యద్రఘుయద్వివేద అధ్యుదాన పిత్రోశ్రామానుగుహ్యం చారుకృష్ణే మాదుష్పదే పరమే అంతిషద్గోర్విష్ణశ్రోతిష ప్రజాతస్య జిహ్వా మసా పృచ్చమానస్తభాసా జాతవేదోయీతం తమస్యక్షాయసి యద్ధ విశ్వం దివిజద్రవీణం యత్ృథివ్యాన్నా అస్య ద్రవీణం కద్ధరత్రం వినో వోచో జాతవేదశ్చికిత్వాన్ గుహాధ్వన పరమంజన్నో అస్య రేకో పదనం నీదానా అగన్న కార్యాదాజునా కద్ధ వామచ్చాగమేవోజం కదా నో దేవీరమృతస్ పత్నీ సూరో వన్నే నృషాసా ఫల్వేన ప్రతీత్యేనా కృపాసా అధాతే అగ్నే కిమిహావదంచనాయుధాస ఆసదాసజంత అస్య శ్రీయేత విధానస్య వృష్ణోపసోరణీ కందమారూరోచ సద్వసానః సుదృశీకరూపః క్షితిర్నరాజా పూర్వారో అద్యౌత్ ఊర్ధ్వభూషుణో అధ్వరస్య హోదరగ్నే తిష్ఠ దేవతా తాజదీయాన్ త్వం హి విశ్వమభ్యసిమన్వ ప్రభేదసశ్చిత్తిరసి మనీషాం అమూరో తాన్యసాది విక్ష్మా అగ్నిర్మంత్రో విదధే ప్రచేతాః ఊర్ధ్వం భానుం స విదేవాసేన్నే వధూమం స్తభాజతు పద్యాం యదాసూచూర్ణీరాతినీ ధృతాచీ ప్రదక్షిణిద్దేవతాదిమురాణః ఉదస్వనర్ణభజానాక్రః పశ్వో అనక్తిసుధీతః సుమేకాః తీర్ణే వర్షిషే సమిధానే అగ్నాధ్వర్జుర్జోజుధానోస్తాత్ పర్యగ్నిపశుపానహోదా త్రివిష్టే దిక్ప్రతిమాపురాణః పరిత్మనామిద్రూరే దిహోతాగ్నిర్మంత్రో మధూపచారుతా వా ద్రవంగస్య వాజినో న శోకాభయం తే విశ్వాభువనాయదభ్రాట్ భద్రాతే అగ్నే స్వనైక సందర్ఘోరస్య సతోగిషూనస్య దారుః నయత్తే శోచిస్తమసావరణం తనద్భస్మానస్తన్వీరే బాధుః నయస్య సాధుర్జనీతో నవారిణ మాతరా పితరానూచీ దృష్టౌ అథా మిత్రో నసుధీక పాపకో ఓగ్నిర్దీదాయమానుషీషు భిక్షు దర్యం పంచదీజనాన్ సమవసానాస్తుసారో అగ్నిం మానుషీషు భిక్షు ఉషర్బుధమసర్జో ఓనదంతం శుక్రం శ్వాసం పరసన్న దిగ్మం తవత్యే అగ్నే హరితో ఘృతస్నారోహీతాస విజ్వం చస్వంచాః అరుషా సో వృష నరుజ ముష్కా దేవతాదిమహ్వంతదస్మాహే హత్యే తే సహమానా అజాసేషాసో అగ్నే అర్చయశ్చరంతి సేనాసో నదూవసనాసో అర్థం దువిష్వనసో మారుతంగ శ్రద్ధాః అకారిబ్రహ్మ సవిధానదుభ్యం సంసారుక్తం యజతే వ్యూధాః హోదారమగ్నిం మనుషో నిషేదుర్నమస్యంత ఋషిజస్సంసమాయోః అయమిహ ప్రథమోధాయిధాతృభిర్హోతా యజిష్ఠో అధ్వరేష్వీడ్యాః యమప్నవానోభిర్వోవిర్విచర్మణేషు చిత్రం బిభ్వం విశేవీసే అగ్నే కదాచారుణద్భువద్దేవస్య చేతనం అధాహిత్వా జగద్భిరే వర్తాసో విక్ష్వీడ్యం ఋతావానం విచేత సంపశ్యంతోద్యామి వస్తృభిః విశ్వే రామధ్వరాణాం హస్కర్తారం దమే దమే ఆశుం దూతం వివస్వ గో విశ్వాయశ్చర్షణీరభి ఆరభ్రక్తేతుమాజవో భృగబాణం విశేవీశే తమీం గోదారమారుషక్తి విద్వాం సంనిషేధిరే రణ్వం పావకసోచిదం యజిష్ఠం సప్తధామభిః సంసస్వదీషు మాదృషు వరాభీతమశ్రీతం చిత్రం సంతం గుహాహితం సువేదం గోజిరథిలం సరస్యద్వియుదాసస్మిన్మూధన్ ఋతస్య ధామన్ దేవాః మహాగ్నిర్నమసా రాతహం వ్యోమేరధ్వరాయసధమి ధృతావాః నేరధ్వరస్య దూత్యాని విద్వానుభే అంతారోదసీ సంచిఖిత్వాన్ దూతయీయసే ప్రతివాహురానో విదుష్టారో దివ ఆరోధనాని కృష్ణంతయే మనుషాదః పురోభాశ్చ విష్మా అర్చర్వపూషామిదేకం యదబ్రవీతా దేహగర్భం సద్యశ్చిజ్జాతో భవసీదు దూతః సద్యో జాతశ్చ దదృశా నమోజో యదస్య వాతో అనుమాతి శోచిః బృహత్తి జిగ్మావదశేషు జిహ్వాం శిరాజిగన్నాదయతే విజంభైః త్రిషు జగన్నా త్రిషు మహావక్ష త్రిషుం దూతం కృణుతే యహ్వో అగ్నిః వాతస్య మేలిం సజతే నిజూర్వం నాసుం నవాయయతే హిన్వే అర్వాః దూతం వో విశ్వవేదసం హవ్యవాహమమర్త్యం యజిష్ఠమృంజసే గిరా స హి వేదావసూధితిం మహా ఆరోధనం దివః సదేవాంగేహవక్షతి స వేద దేవ ఆనమం దేవాంగృతాయతే దమే దాది ప్రియాణి చిద్వసు సహో దాసేదు దూత్యం చిఖిత్వా అంతరీయతే విద్వాన్ ఆరోధనం దివః ఏస్యా భజే అగ్నయే దదాసుర్హవ్యదాదిభిః యీమృష్యం తయింధతే తే రాజాతే సువీర్యైః స సవాం సో విశృణ్విరే యే అగ్నాదధిరే దువాః అస్మే రాజో దివే దివే సంచరంతు పురస్పృహాః అస్మే వాజా సగీరతాం సవిప్రశ్చర్షణీనాం సమసా మానుషాణాం అధిక్షిప్రేవ విద్యతి అగ్నే మృళమహా సిజీమాదే భయంజనం ఇజేథ బర్హిరాసనం సమానుషీషు దూలభో భిక్షు ప్రావీరమర్త్యః దూతో విశ్వేషాం భువత్ ససద్మపరినీయతే హోతా మంత్రోదివిష్టిషు ఉపరవోతారిషీదతి ఉపరగ్ర అగ్నిరద్భరభూత గృహపతిర్దమే ఉత బ్రహ్మానిషీదతి వేషిహ్యధ్వరీయతూపభక్తా జనానాం హవ్యాచమానుషాణాం వేషీద్వస్య దూత్యా అంజస్య చుచోషో అధ్వరం హవ్యం వర్తస్య వోఢవే అస్మాకం జోష్యధ్వరమస్మాకం యజ్ఞమందిర అస్మాకం శృణుధీహవం హరితే దూలభోరథోస్మాస్నోతు విశ్వతాః తేన రక్షసి దాసుషాః అగ్నేతమద్యాస్వం నస్తోమైః క్రతుర్న భద్రం హృది స్పృశం హృద్యామాతవోహైః అదాహ్యగ్నే క్రతోర్భద్రస్య దక్షస్య సాధోః రథేర్వృతస్య బృహతో బభూత అర్గైర్భవానో అర్వాం స్వా అర్ణజ్యోతిః అగ్నే విశ్వేభిః సుమనా అనీకైః ఆభిష్టే అజ్ఞగేర్భిర్ఘృణంతోగ్నేదాసేమ ప్రతే దివో నస్తనయంతి సుష్మాః తపస్వాదిష్టాగ్నే సందృష్టిరిదాచిదన్నగిదాచిదక్తోః శ్రియే రుక్మో నరోజత ఉపాకే ఘృతం అభూతం తనూర రేపాశ్రుతిహిరణ్యం తత్తే రుక్మో నరోజత స్వధావః ఘృతం చిద్ధ్యుష్మాసనే విద్వేషోగ్నజినోషి వర్తాత్ యజమానాధృతావః శివానః సఖ్యా సందుభ్రాత్రాగ్నే దేవేషు జుష్మే సా నోనాభిస్సదనేసస్మిన్నూధన్ భద్రంతే అగ్నే సహ సిన్ననీకముపాక ఆరోచతే సూర్యస్య దృశదృశేనక్తయాచిదరూక్షితం దృశ ఆరూపే అన్నం ఋషాహ్యగ్నే గృణతే మనీషాం ఖం వేప సాధు విజాతస్తవానః విశ్వేభిర్యద్భావన శుక్రదేవైస్తన్నోరాస్మసుమహో భూరివన్మ సుతరగ్నే కావ్యాస్త్వన్మనీషాస్త్వదుఃఖాజాయంతే రాధ్యాని సుతరే జిద్రవీణం వీరపేషా ఇచ్ఛాధీయే దాసుషే మత్యాయ త్వద్వాజీవాజంభరో విహాయ అభిష్టివృద్ధ్యాయతే సత్యసుష్మః ేవూతోమజోభస్వదాసుర్జోజువాగ్నే అర్వామగ్నే ప్రథమం దే భయంతో దేవం మర్తా అమృతమంత్రజిహ్వం దేశోజుధమామి వాసంతి ధీభిర్దమూన సంగ్రహపతిమమూనా ఆరే అస్మదమతి భారే అంభ ఆరే విశ్వాం దుర్మతిపాసి దోషా శివస్య హరస్సూనో అగ్నేయం దేవాజిస్సజసే స్వస్తి యస్తామగ్నజినధాతే జతస్రగ్గస్తే అన్నం గణభత్సస్మిన్నహన్ ససజ్యం నైరభ్యస్త ప్రసక్షత్త వక్రత్వా జాతవేదశ్చికిత్వాన్ యద్భంగస్తే జభరచ్ఛస్రమాణో మహో అగ్నే అనీకమాస పర్యన్ సజీధాన ప్రతి దోషాముషా సంపుష్యం రజంస చేఘ్న మిత్రాన్ అగ్నిలీసే బృహత క్షత్రియస్యాగ్నిర్వాజస్య పరమస్య రాజ దధాదిరత్నం విధతే జిష్ఠో వ్యారుషం మత్యాయ స్వధావాన్ యచ్చిద్ధితే పురుషత్రాయ విష్టాదిక్తి విశ్వగ్రమాగచ్చిదాగాః కృధీష్మా అస్మాగాన్వ్యేనాం దిశిశ్రథో విశ్వాగగ్నే మహస్చేదగ్నయేన సో అభీగ పూర్వా దేవానామృతమర్త్యానాం మాదేశమిత్రీషామయచ్చాతోకాయతనయాయ సంయో యథాహత్యద్వసవో గౌర్యం యత్పదిషితామముంచతాయ జత్రాహోష్వా అస్మన్ముంచతావ్యం హత్ప్రతార్యగ్నే ప్రతరన్నాయుః ప్రత్యగ్నిరుడసామగ్రామఖ్యద్విభాదీనాం సుమనారత్నధేయం జాతమశ్వినా సుకృతో దురోణముత్సూర్యో జ్యోతిషా దేవయేతి ఊర్ధ్వం భానుం సవితా దేవో అశ్రే ద్రప్సం దవిధ్వర్గ విషోణసత్వా అనువ్రతం వరుణో యంతి మిత్రో యత్సూర్యం దివ్యారోహయంతి పంతమాసే వివృచే ధ్రువక్షే మానవశ్యంతో అర్థం తం సూర్యం హరిత సప్తజహ్వీస్మ సంవిశ్వస్య జగతో వహంతి బహిష్టేభిర్విహరణ్యాసిదం ధూమభవ్యజన్నసీతం దేవవస్మ దవిధ్వతో రశ్మయ సూర్యస్య ధర్మేవాధుస్తమో అప్స్వా అంతః అనాయతో అనిబద్ధ కథాయన్యం వత్తానోపబద్యతేన కజాజాదిస్వధజా కోదర్శ దివస్కంభ సమృతపాదినాకం ప్రత్యగ్నిరుషసో జాతమేద అక్షద్దేవో రోచమానామహోభిః ఆరుగాయారథే నేమం యజ్ఞముపనో జాతమచ్చ ఊర్ధ్వం గేతుం సవిత దేవో అశ్రేజ్యోతిర్విశ్వస్మై భువనాయ గృణ్వన్ ఆప్రాజ్యవా పృథివీ అంతరిక్షం విసూర్యో రశ్మిభిశ్చేకీతానః ఆవహంచరుణేర్జ్యోతిషాగాన్మహీ చిత్రా రశ్మిభిశ్చేకీతానా ప్రబోధయంతీ సువితాయ దేవ్యో ఉషాయీయతే సుయుజారథేన ఆవాం బహిష్టా జిహతే వహంతు రథా అశ్వాసముషసోవ్యూష్టౌ ఇమేవాం మధుపేయాయ సోమా అస్మిన్ యజ్ఞే వృషణామాదలేథాం అనాయతో అనిబద్ధ కథాయన్యం వక్తానోపబద్యతేన కజాజాతిస్వధజా కోదర్శ దివస్కంభ స్మృతపాదినాకం అగ్నిర్హోతా నో అధ్వరే భాజీ సంపరీణీయతే దేవో దేవేషు యజ్ఞియాః పవిత్రవిష్ట్యధ్వరం జాత్యగ్నిరథీరివ ఆ దేవేషు ప్రజోదధత్ పరివాజపతిః కవిరగ్నిర్హవ్యాన్యక్రమీత్ దధద్రత్నాని దాశుషే అయం యసృంజయే పురో దేవ భాతే స విధ్యతే యువా మిత్రదంభనః అస్య ఘా వీరజీవ తోగ్నేరీషీతమర్త్యాః ఇగ్మజంభస్య మీరుషాః కమర్వంతం నసాః నసిమర్షన్న దివశిశుం మర్మృజ్యంతే దివే దివే బోధజన్మాహరిభ్యాం కుమారస్సాహ దేవ్యః అర్చానహూత ఉదరం ఉదత్యాయ జతాహరీ కుమారాత్ సాహ దేవ్యాత్ ప్రజాత సద్యాదే ఏషవాం దేవావశ్వినా కుమారస్సాహ దేవ్యః దీర్ఘాయురస్తు సోమకః తం యువం దేవావశ్వినా కుమారం సాహ దేవ్యం దీర్ఘాయుషం కృణోతన ఆ సత్యో యాదు మఘవాం విజీషీ ద్రవంతస్య హరయ ఉపానః తస్మాదిదం భస్సుషుమాసు దక్షామిహాభిర్భిత్వం కారతే గృహాణః అవశ్య సూరాధ్వానో నాంతేస్మిన్ నో అద్య సవానే వందధ్యైః సంసాద్యుక్తముసనే వేధాశ్చిదుషే అసుర్యా యమన్మ కవిర్న నిన్యం విదధా నిసాధన్వషాయస్యేకం విపిపానో అర్చాద్ ీజన సప్తారూనన్నాచక్రమయునా గృహంతా స్వార్యేది సుదృశీకమర్తైర్మహిజ్యోతిరుచర్యద్ధవస్తో అంధాతమా సుధీత విచక్షేభ్యశ్చకారృతమో అభీష్ట ఇంద్రో అమితమృజీషు ఉభే ఆవక్రౌరోదసీమహిత్వా అదశ్చిదస్య మహిమా విరేచ్యభియో విశ్వా భువనా బభూవ విశ్వాయ చక్రోలర్యాని విద్వానపోరీరే చ సఖీభిర్నికామైః అస్మానంచిద్యేభిర్భృతుర్వచోభిర్భజం గోమంతముషిజో వివౌరుః అవోరిత్రం వ్రివాం సంపరాహన్ ప్రావత్తే వాజం పృథివీ సచేతాః రార్నాం చి సముద్రియాన్నేనాః పదిర్భవన్ సూరధృష్ణో అవోయద్రిం పురుహు తదద్రావిర్భూవత్సరమా పూర్వ్యంతే సరో నేతావాజమాదర్షి భూరిం గోత్రారుజన్నంగీరోభిర్గృణానః అచ్చా కవింద్రిమణోగ అభిష్టౌ స్వర్షాదామఘవన్నాథమానం ఊతిభిస్తమీషణోద్యుమ్నహూతౌ నిమాయాభాన బ్రహ్మాదస్యూరత్త ఆదస్యుఘ్నామనసాయాహ్యస్తం భువత్తే కుత్సః సఖ్యే నికామః శ్రేయోదం స్వరూపావివాహం చికిత్స ధృతసిద్ధారీ యాచిగుత్సే సరథమవశ్వస్తో వాతస్య హర్యోరీహాణః నిద్రావాజన్నగధ్యం జిజోషం కవిర్యదహన్ పార్యాయ భూషాత్ ఉత్సాయమధురమందిమర్హే ప్రవిత్వే అన్నకుజవం సహస్రాః సద్యోదస్యోన్ప్రవేణ గుత్సేన ప్రసూరశ్చక్రం బృహతాదభీకే త్వం విప్రం మృగజం సుశుభాంస మృజిష్వానే వైదధినాయ రంధీ పంచాశ కృష్ణాని వాపస్సహస్రాత్ కన్నపురో జరిమా విదర్దః శూర ఉపాకే తన్వా అందసా నో వియత్తేజేత్యమృతస్య వర్పాః భగవన హస్తీతమీషేముధాన సింహోన భీమ ఆయుధాని బిభ్రత్ ఇంద్రం కామావసూయంతో అగ్మాన్ సర్వేణ సమానే చకానాః శ్రవస్య వస్య సమానా స ముక్తైరో కోణరణ్వా సదృశీర పుష్టిః తమేద్వయింద్రం సుభవం భువే మయస్తా చకారనర్యా పురూణి యో మావాతేజరిత్రే గధ్యం జన్మక్షూవాజంభరాది స్వార్హరాధాయమాయరంతరసనిపదాదికస్మిచ్చూరముఖకే జనానాం భోరాజదర్యసమృతిర్భవాత్యథాస్మానస్తన్వో బోధి గోపాః భువో విదా వామదేవస్య ధీనాం భువః సఖా భృకో వాజసాతౌ వామన ప్రమాది వాజగన్మో నృశంసో చరిత్రే విశ్వదస్యాః ఏభిర్నృభిరింద్రత్వాజుభిష్టామగవద్ధర్మగవన్ విశ్వ ఆజౌ జావోనద్యుమ్నైరభిసంతో అర్యః క్షపో మా దేవ శరదశ్చ పూర్వీః ఏ వేదింద్రాయ వృషభాయ వృష్ణే బ్రహ్మా కర్మ మృగవో నరథం నో జిజ్యథానః సఖ్యా వియోషదసన్న ఉగ్రోహ విదాత రూపాః నోష్ుతయం రణోగ్రేణానయషం దరిద్రే నద్యో ఓనపీపే అకారితే హరిభో బ్రహ్మణవ్యం ధియామరచ్చస్త దాసా ఇంద్రుభ్యం రక్షానక్షరత్రం బ్రహ్మణామన్యద్యో రత్నం సవసా జఘన్వాన్ శిరస్ంద్రోంగ్రహీనా జగ్రసానాద్భూమిర్భియస్వస్య మన్యో ఘాయంత శుభ్రా అపర్వదాసార్దన్వాశరయం తాపాగిరణగిరిం సవసావ్రమిష్ణన్వా విష్ణన్వాన సహసానభోజా మధీవృత్తం వజ్రేణ మందసాన సరన్నాభోజవసాహతవృష్ణీ శ్రీరస్తేజనితమన్యదద్యోలింగస్య కర్తా స్వపస్తమోభూత్ యజేం జజాన స్వర్యం సువజ్రమన వచ్చుతం సదసో న భూమ యజేకయజ్చామయ దిక్ప్రభూమా రాజా కృష్ణీనాం పూర్వభూత ఇంద్రః సత్యమే నమః విశ్వే మదంతి రాజిం దేవస్య గృణతో మఘోనాః సత్రాసోమా అభవన్నస్య విశ్వే సత్రామదాసో బృహతో మదిష్ఠాః సత్రాభవో వసూపతిర్వసూనాం దత్రే విశ్వా అధిథా ఇంద్రకృష్టీః త్వమధ ప్రథమం జాయమానో మే విశ్వా అధిథా ఇంద్రకృష్టీః తం ప్రతి ప్రపద ఆశయా నమహిం వజ్రే నమధ సత్రాహనం దాధ్రీణిం తుం రవీంద్రం మహామాపాలం వృషభం సువజ్రం హంతాయో భృత్రం సనీతో తవాజం దాతా మఘాని మఘవా సురాధాః అజం వృతశ్చాదయతే సమీతీర్య ఆజిషు మఘవా శృణ్వలేకాః అయం వాజం భరతియం సరోష్యస్య ప్రియాసః సఖ్యే స్యామ అజం శృణ్వే అధజయన్ నురగ్నన్నయముత ప్రేరతే యుధాగాః యదా సత్యం క్రీణుతే మన్యమింద్రో విశ్వం దృఢం భాయతేజదస్మాత్ సమీంద్రోగాదయః సంహిరణ్యాలమస్విజా మఘవాయోః పూర్వీః ఏభిర్నృభిర్నృతామోహస్య సాకైరాజో విభక్త సంభరస్తపస్వాః కియత్స్విజింద్రో అధ్యేతి మాతు కియత్పితుర్జనితుర్యో జజాన యో అస్య సుష్మం ముహుకైరియత్తి మాతో న దూతస్తనయద్భిరభ్రైః క్షీయంతం త్వమక్షీయంతం కృణోతి యత్తి రేణుం మఘవా సమూహం జలరసీవాజ్యోతస్తోతారం మఘవాసౌదాత్ అయం చక్రమేష నత్సూర్యేత సంవేదమత్సృమాణం ఆ కృష్ణయీం జుగుతారో జీఘత్తిజో బుద్ధేరజసో అస్యో నౌ అసిజ్ఞామానో నహోత గవ్యంత ఇంద్రం సఖ్యాయ విప్రా అశ్వాయంతో వృషాణం వాజయంతః జనీయంతో జనికామక్షీతో దివాచ్యామయామో వతేన కోశం త్రాతానో బోధితదేశాల ఆదిరభిఖ్యాతామద్భిదా సోమ్యానాం సఖా పితా పితృదేవ్రేణాం కర్తే ములోకము సదేవ యోధా సఖీయతామ పితా బోధి సఖా గృణానయందస్తు వదేవ యోధా వయం ఖ్యాతే చక్రమా సబాధ ఆభిస్సమేభిర్మహయంత ఇంద్ర శ్రుత ఇంద్ర మఘవాయద్ధ వృత్రా భూరేణ్యేకో అప్రదీనిహంతి అస్య ప్రియోజరిగాయ సన్మన్నకిర్దేవా భారయం తేన మత్తాః ఏవానేంద్రో మఘవా విరప్సీకరస్ సత్యాచర్షణీ ధృత నర్వా ధ్యస్మే అధిశ్రవో మాహీనం జరిత్రే నోష్ణుతయింద్రనుగ్రీణానయిషం జరిత్రే నద్యో నీవే అకారితే హరి బ్రహ్మణవ్యం ధియా సదా